శంభుతనయ శివుని కుమార శ్రీ శంభుతనయ శివుని కుమార శ్రీ విఘ్నరాజ వినుమా కోరిక శ్రీ శంభుతనయ శివుని కుమార శ్రీ విఘ్నరాజ వినుమా కోరిక శ్రీ శంభుతనయ శివుని కుమార విన్నవించుచున్నాము మా కోర్కెను నీ తల్లి అంబికను నమ్మితిని విన్నవించుచున్నాము మా కోర్కెను నీ తల్లి అంబికను నమ్మితిని మమ్ము కరుణించుమా మమ్ము కాపాడుమా మమ్ము కరుణించుమా మమ్ము కాపాడుమా శ్రీ విఘ్నేశ మమ్ము దయ చూడవయ్య శ్రీ శంభుతనయ శివుని కుమార శ్రీ విఘ్నరాజ వినుమా కోరిక శ్రీ శంభుతనయ శివుని కుమార మొరలాలించి మము కరుణతోనూ నీ తల్లి నిన్ను ముద్దాడేటప్పుడు మా మొరలాలించి మము కరుణతోనూ నీ తల్లి నిన్ను ముద్దాడేటప్పుడు ఆయురారోగ్యములు మాకిమ్మనుచు నీ తల్లితో నువ్వు విన్నవించవయ్యా ఆయురారోగ్యములు మాకిమ్మనుచు నీ తల్లితో నువ్వు విన్నవించవయ్యా సకల భాగ్యములు మాకు ఇమ్మనుచును సిరి సంపదలతో మమ్ము భూమయ్యా సకల భాగ్యములు మాకు ఇమ్మనుచును సిరి సంపదలతో మమ్ము భూమయ్యా నువ్వు ఎల్లప్పుడూ మమ్ము మరువకయ్యా నువ్వు ఎల్లప్పుడూ మమ్ము మరువకయ్యా నా తల్లి విఘ్నేశ దయచూడవయ్య శ్రీ శంభుతనయ శివుని కుమార శ్రీ విఘ్నరాజ విను మా కోరిక శ్రీ శంభుతనయ శివుని కుమార శ్రీ శంభుతనయ శివుని కుమార శ్రీ శంభుతనయ శివుని కుమార